నిషేధ అయం నారా సో మిషా క్రియా Oh. ఏదా సుతజ రాధేనా Yeah. ఆ మందరే ధ్యానం ఆ భువనాభిమనాయోచనాయ ఓ హా హా వారిహా మానా ప్రియా మధురా Sorry. Yeah.